జాగృతి 53. నా మనస్సును స్పష్టత ఉండాలని నేను అధికారంతో అడిగితే మనస్సు మేఘావృతమే, అది ఇవ్వలేకపోయింది. నా చిన్న మనస్సు కోరికల బాణాసంచాను దుస్సాహసంగా నేను కాల్చివేయలేకపోయాను. నేను అన్ని ప్రాపంచిక బంధాలను పెనవేసుకోవడానికి ప్రయత్నించాను. విధ కూడా వీలైనన్ని జీవన బహుమతులను ఇవ్వడంలో ఉదారత చూపించింది. మొదటి సూర్యకాంత వస్తుంటే ఒకరోజు నా కళ నుండి నేను లేచాను. అయ్యో, నా భవిష్యత్తు నేను పొందలేకపోతున్నానన్న భావంతో భవిష్యత్తు ముసుగు తొలగించడానికి నేను ప్రయత్నించాను. అది ఇంకా కళలో బాగా దాక్కుందని కనుక్కున్నాను. నమ్మకం అన్న జగత్తు పరిపూర్ణతను సృష్టిస్తుంది. సహస్రాబ్ది కాలం గొప్ప కళలు కన్నవారు గ్రంథస్థం చేసినవన్నీ నేను చూశాను. వారు భూలోక స్వర్గానికి పథకాలు వేసిన ప్రేమ అందం స్వయం వ్యక్తమయ్యేటట్టు వారి బోధనలో నేను చూడలేదు. మన భౌతిక జీవితం గతం యొక్క జ్ఞాపకాలతో సమన్వయపరుచుకుంటుంది. కానీ ఆదర్శ జీవితం భవిష్యత్తులో జరగబోయే వాటిని ఊహించడంలో అది నిలుస్తుంది. మట్టిలో భూస్థాపితమైన గ్రంథాలలో సంవత్సరాల తరబడి నాలో అవిచ్ఛిన్నంగా ప్రవర్తన లేదో నేను వెలికి తీసి కనుగొన్నాను. దానిని మాటలతో పెట్టడానికి అనుభూతి విషయాలన్నీ సేకరించి నేను పరిపక్వత లేని వాడిని కాదని, కానీ అసంపూర్ణుని అని తెలుసుకున్నాను. నాకై నాకు తెలుసు, నేను ఇంకా ఏదో అర్థాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని. అది నాకు ఆశ్చర్యం కలిగించదు, నేను తబ్బిబ్బైపోయాను. నేను ఒక స్వాపికుడు, తన వ్యక్తిగత సామర్థ్యాలను మానవాళ సేవలో వెల్లడి చేయాలని కోరుకునే వ్యక్తిని. ఈ భావ ప్రకటన పవిత్రంగా ఉండకపోవచ్చును, కానీ అవి నా హృదయాంతరాలలో నిశ్శబ్దంగా ఉండేటట్టు మూయబడిన ప్రతిరూపానికి అవి పరోక్షంగా చెందుతాయి. ఈరోజే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. దీనిలో నాకున్న పరమశ్రేష్టమైన విలువను కనుగొన్నాను. దాన్ని నేను భగవత్పరం అంటాను. అకస్మాత్తుగా ఒక చీకటి రాత్రిలో మన కళ అంతమవుతుంది, సత్యం ప్రకాశిస్తుంది. మానవుడు అంటాడు, అదే నేను అని. ఈ విధంగా పరిమాణాలు వెళ్ళదే పుష్పాలు గాలిలో విడుచుకుంటాయి. వేల నదులు మెల్లగా సముద్రంలోకి ప్రవహిస్తాయి. ఆ విధంగా పరిమళాలు వెదజీసే పుష్పాలు గాలిలో విడుచుకుంటాయి. వేల నదులు మెల్లగా సముద్రంలోకి ప్రవహిస్తాయి.